సూర్యకాంతి పుస్తకం 7వ భాగం. వర్షమే గనక పడకుండా నీటిని ఇవ్వకపోతే ఎత్తు నుంచి జారిపడే నీరు అయినా నదులలో వేగంగా ప్రవహించే నీరు అయినా సరే ఆగిపోవలసిందే. కాబట్టి ఈ నీటికి శక్తి వర్షం నుంచి వచ్చిందన్నమాట. సముద్రాలలో ఉన్న నీటిని సూర్యకాంతి వేడి చేయటం వలన ఆవిరిగా మారి ఆకాశంలోకి లేచి మేఘాలుగా ఏర్పడి వర్షంగా కురుస్తుంది. అంటే కురిసే వర్షానికి శక్తి సూర్యకాంతి నుంచి వచ్చిందన్నమాట. ఈ విధంగా మూల కారణాలు శోధించుకుంటూ పోతే దాదాపుగా అన్ని రకాల శక్తులకి చివరికి సూర్యకాంతే ఆలవాలం అనే విషయం తెలుస్తుంది. దాదాపుగా భూమి మీద ఉన్న శక్తి యొక్క అన్ని రూపాలకి సూర్యకాంతే మూలం. ఎప్పుడైతే హెల్మ్హోల్ట్జ్ శక్తి నిత్యత్వ నియమాన్ని అర్థం చేసుకున్నాడో అప్పుడే పరిశోధనలో సూర్యుడి దగ్గరే ఆగిపోకూడదు అని నిశ్చయించుకున్నాడు. సూర్యుడు శక్తిని ఎక్కడి నుంచి పొందుతున్నాడు, దేని నుంచి పొందుతున్నాడు అనే ముఖ్యమైన ప్రశ్నలను హెల్మ్హోల్ట్జ్ ఆలోచించాడు. సూర్యకాంతికి ఏమిటి మూలం? సూర్యుడే గనక ఏదో ఒక ప్రత్యేకమైన ఇంధనంతో ఏర్పడితే ఆ ఇంధనం మండటానికి కూడా మరో పదార్థం కావాలి. ఉదాహరణకి భూమి మీద బొగ్గు లాంటి ఇంధనాన్నే తీసుకుంటే అది ఆక్సిజన్తో కలవడం వలనే మండి కాంతిని వేడిమిని ఇస్తుంది. సూర్యుడే గనక అంత బొగ్గు మరియు ఆక్సిజన్లతో ఏర్పడితే ఏమవుతుంది? భూమి కంటే 332,900 ఇంతలు ఎక్కువగా ఉన్న బొగ్గు మరియు ఆక్సిజన్ల మహారాశిని ఊహించుకుందాం. ఈ రాశే గనక మండటం మొదలు పెడితే అది ఎంతకాలం మండుతుంది? చాలా కాలం మండుతుందేమో, కానీ ఖచ్చితంగా ఎంతకాలం మండుతుంది? సూర్యుడి నుంచి ప్రతిరోజు ఎంత పెద్ద మొత్తంలో శక్తి, కాంతి మరియు వేడి వెలువడతాయో అంతే మొత్తంలో శక్తిని, కాంతిని, వేడిమిని ఉత్పత్తి చేయడానికి సూర్యుడికి సమానమైన ద్రవ్యరాశి గల బొగ్గు ఆక్సిజన్ల రాశి అతి వేగంగా మండితే 1500 సంవత్సరాలు పూర్తయ్యేసరికి బొగ్గు ఆక్సిజన్ల రాశి అంతా పూర్తిగా మండిపోతుంది. ఇలా అయితే సూర్యుడు బొగ్గు మరియు ఆక్సిజన్ల రాశి అనేది నిజం కాదు. ఎందుకంటే సుమారు 1500 సంవత్సరాల కంటే ముందే రోమన్ చక్రవర్తి సూర్యుడు దేవుడని చాటించాడు. అంటే సూర్యుడు 1500 సంవత్సరాలకి చాలా కాలం ముందు నుంచే ప్రకాశిస్తున్నాడని మనకు తెలుసు. మనం భూమి మీద శక్తి పొందటం కోసం రకరకాల రసాయనాలు కలిపినట్లు సూర్యుడు కూడా రసాయనాల కలయికతో ఏర్పడ్డాడని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సూర్యుడు ఏ రకమైన రసాయనాల కలయిక అయినా మానవ చరిత్రలో సంవత్సరాల తరబడి ప్రకాశిస్తూ కాంతిని ఇవ్వడం అనేది జరగదు. అసలు నిజానికి భూమి మీద నాగరికత ఉన్న కాలంలోనే కాకుండా నాగరికత ఆరంభానికి చాలా కాలం ముందు నుంచే ఖచ్చితంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. భూమి మీద ఇంచుమించు నాగరికత అంకురించిన కాలంలోనే భూమి, సూర్యుడు ఏర్పడ్డారని సుమారు క్రీస్తు శకము 1750 వరకు అందరూ అనుకునేవారు. భూమి, సూర్యుడు సుమారు 6,000 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నారని వారు భావించారు. కానీ దీనికంటే చాలా కాలం ముందు నుంచే భూమి, సూర్యుడు ఉన్నారని శాస్త్రజ్ఞులకి సాక్ష్యాలు దొరకసాగాయి. హెల్మ్హోల్ట్జ్ కాలం నాటికి భూమి పుట్టి చాలా మిలియన్ సంవత్సరాలు అయ్యిందని శాస్త్రజ్ఞులు ఏకీభవించారు. సూర్యుడు అప్పటి నుంచి కూడా ఆకాశంలో ఉన్నాడు. ఈరోజుకి కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు. అంటే కేవలం కొన్ని 1,000 సంవత్సరాలుగానే కాకుండా 1,000,000,000 సంవత్సరాల పాటు వచ్చే శక్తి వనరులు ఏమై ఉంటాయో హెల్మ్హోల్ట్జ్కి ఒక పెద్ద సమస్యగా దాపురించింది.